ఇది ప్రథమాష్టకే ద్వితీయ ప్రశ్న ప్రారంభ. ఓం ఉద్ధన్యమానమస్య అమేధ్యం అపపాప్మాన యజమానస్య హంతు శివానస్సంత ప్రతిశశ్చతస్రః సన్నో మాతా పృథివీతోకసాత సన్నో దేవీరభిష్టయే ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః వైశ్వానరస్య రూపం పృథివ్యాం పరిస్రసాః శ్యోనమావిశంతు నః యదిదం దివో యదదః పృథివ్యాః సంజ్ఞానే రోదసే సంబభూవతు ఊషాన్ కృష్ణమవతు కృష్ణమూషాః ఇహోభయోర్యజ్ఞిజమాగమిష్ఠాః ఓదేః కుర్వాణో యత్పృథివీమచరః గుహాకారమాఖురూపం ప్రతీత్య తత్తేన్యక్తమిహ సంభరంతః చరంజీవేమ శరదస్సవీరాః ఊర్జం పృథివ్యారసమాభరంతః శరంజీవేమ శరదః పురోచే వమ్రేభిరను విత్తం గుహాసు శ్రోత్రంత ఉర్వ్యవధిరాభవామః ప్రజాపతిహృష్టానాం ప్రజానాం క్షుధోపహత్యేషు వితన్నో అస్తు ఉపప్రభిన్నమిషమోర్జం ప్రజాభ్యః సూదం గృహేభ్యో రసమాభరామి యస్య రూపం బిభ్రతి మామవిందత్ గుహా ప్రవిష్టాగం శరీరస్య మధ్యే తస్యేదం విహతమాభరంత అచం వట్కారమస్యాం విధేమ యత్పర్యపశ్యత్ శరీరస్య మధ్యే పూర్వేమ పశ్యజ్జగత ప్రతిష్టాం తత్పుష్కరస్యాయతనాద్ధిజాతం వర్ణం పృథివ్యాః ప్రథనగుం హరామి యాభిరగుం హజ్జగత ప్రతిష్టాం పూర్వే విమాం విశ్వజనస్య భర్త్రీం పానశివాశర్కరాః సంతు సర్వాః అగ్నేరేతశ్చంద్రగుం హిరణ్యం అభ్యస్సంభూతమృతం ప్రజాసో తత్సంభరన్నుత్తరతో నిధాయ అతి ప్రయచ్చన్ దురితింతరేయం అశ్వరూపం కృత్వా యదశ్వత్థే తిష్ఠః సంవత్సరం దేవేభ్యో నిరాయ తత్తేన్యక్తమిహ సంభరంతః శరంజీవేమ శరదస్సవీరాః ఊర్జ పృథివ్యా అర్ధ్యుత్థితోసి వనస్పతే శతవలిశో విరోహ త్వయా వయమిషమోర్జం వదంతః రాజస్పోషేణ సమిషామదేమ గాయత్రియా హ్రియమాణస్య యత్తే పర్ణమపదత్తృతేయస్యే దివోధి సోయం పర్ణ సోమపర్ణాద్ధిజాతః అతో హరామి సోమపీఠస్యావరుద్ధ్యై దేవానాం బ్రహ్మవాదం వదతాన్యత్ ఉపాశృణో శుశ్రవావే శ్రుతో హి తతో మామావిశతు బ్రహ్మవర్చసం తత్సంభరగ్రస్తవరుంధేయ సాక్షాత్ యజాతే సృష్టస్యాగ్నేః హేతిమశమయత్ ప్రజాపతిః తామిమామప్రదాహాయ శమేగుం శాంతే హరామ్యహం యత్తే సృష్టస్య యతః వికంకతం భా ఆర్చజ్జాతవేదః తయా భాసా సంమితః పురన్నో లోకమను ప్రభాహి యత్తే తాం తస్య హృదయమాచ్ఛిందం జాతవేదః మరుతోద్భిస్తమయిత్వా ఏతత్తేతదశనే సంభరామి సాత్మా అగ్నే సహృదయో భవేహ చిత్రయాదశ్వత్థాత్ సంభృతా బృహత్యః శరీరమభిసగ్స్కృతార్థ ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితాః తిస్రస్త్రిభిర్మిథునాః ప్రజాత్యై అశ్వత్థార్థవ్యవాహాద్ధిజాతాం అగ్నేస్తనోం యజ్ఞజాగుం సంభరామి శాంతయో నిగుంశనే గర్భం అగ్నయే ప్రజనయితవే యో అశ్వత్థశ్రమే గర్భః ఆరురోహత్వే సచా తందే హరామి బ్రహ్మణా యజ్ఞయైః కేతుభిః సహ యంత్వా సమభరం జాతవేదః యథా శరీరం భూతేషు న్యక్తం సంభృతస్యేత శివ ప్రజాభ్య పురన్నో లోకమనునేషు విద్వాన్ ప్రవేధసే కవచే మేధ్యాయ వచో వందారు వృషభాయ వృష్ణే యతో భయమభయం తన్నో అస్తు కవచేవాన్ యదేహేభ్యాన్ సమిధాగ్నిందువస్యత ఘృరేర్బోధయతాతిథిం ఆస్మిన హవ్యాజుహోతన ఉపత్వాగ్నే హవిష్మతే ఘృతాచేయర్యంతు హర్యత జుషస్వ సమిధో మమ తంత్వా సమిద్భిరంగిర ఘృతేన వర్ధయామసి బృహచ్చోచాయ విష్య సమిభ్యమాన ప్రథమోను ధర్మ సమక్తుభిరజ్యతే విశ్వవార శోచిష్కే శోఘృత నిర్నిక్పావక సుయజ్ఞో అగ్నిర్యజథాయ దేవాన్ ఘృత ప్రతీకో ఘృతయో నిరగ్ని ఘృతై సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతపృషస్వా సవితో వహంతి ఘృతం పిబన్ సుయజాయక్షిదేవాన్ ఆదుర్గా అగ్నే హవిషోజుషాణ ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం ఇదేవ పుత్రమభిరక్షతాదిమం త్వామగ్నే సమిధానయ్యవిష్ఠ దేవాదూతం చక్రవేహ వ్యవాహం ఉరుజ్రయ సంఘృతయో నిమాహుతం వేషం చక్షుర్దధిరే చోదయన్వతి త్వామగ్నే ప్రతిమ ఆహుతం ఘృతేన సున్నాయవత్సు సమిధా సమీధిరే సమావృధాన ఓషధీభిరక్షిత ఉరుజ్రయాగంసి పార్థివా వితిష్టసే ఘృత ప్రతీకం వరితస్య ధూర్షదం అగ్నిం మిత్రన్న సమిధా నరింజతే ఇంధానో అక్రో విదథేషు దీద్యత్ శుక్రవర్ణా మృదునో జగుంసతే ధియం ప్రజా అగ్నే సంవాసయ ఆశాశ్చ పశుభిః సహ రాష్ట్రాణ్యస్మా ఆధేహి యాన్యాసం సవితుః సవే మహే విష్పత్నే సదనే ఋతస్య అర్వాచీయేతం ధరుణేరగీణాం అంతర్వత్నీ జన్యం జాతవేదసం అధ్వరాణాంజనయథః పురోగాం ఆరోహతం దశతం శక్వైర్మమ ఋతేనాగ్న ఆయుషావర్చసా సహ యోగ్యేవంత ఉత్తరాముత్తరాగం సమాం దర్శమహం పూర్ణమాసం యజ్ఞం యథాయజే ఋత్వియవతే స్థో అగ్నిరేతసౌ గర్భం దాథాంతే వామహం దదే తత్సత్యం యద్వీరం బిభృశః వీరం జనయిష్యథః తే మత్ప్రాతః ప్రజనిష్యేథే తే మా ప్రజాతే ప్రజనయిష్యథః ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన సువర్గే లోకే అహృతాత్సత్యముపైమి మానుషాద్దైవ్యముపైమి దైవీం వాచం యచ్ఛామి శల్కైరగ్నిమిన్ధాన ఉభౌ లోకౌ సనేమహం ఉభయోర్లోకయోరుద్ధ్వా అతిమృత్యుంతరామ్యహం జాతవేదో భువనస్య రేతః ఇహసించ తపసో యజ్జనిష్యతే అగ్నిమశ్వత్థాదధిః వ్యవాహం శనేరద్భాజ్జనజనయోమయోభూః అయం తేజోనిరృత్వియః యతో జాతో అరోచథాః తంజానన్నగ్న ఆరోహ అథానో వర్ధయారయం అపేతవీతమిత సర్పతాతః యే త్రస్థపురాణాయే చ నూతనాః అదాదిదం యమోపసానం పృథివ్యాః అక్రన్విమం వితరో లోకమస్మై అగ్నేర్భస్మాస్యగ్నేః పులేషమసి సంజ్ఞానమసి కామధరణం అజితే కామధరణం భూయాద్ సంవసృజామి హృదయాని సగం సృష్టం మనో అస్తువః సగం సృష్టః ప్రాణో అస్తువః సంయావః ప్రియాస్తనువః సంప్రియా హృదయానివః ఆత్మా వో అస్తు సంప్రియః సంప్రియాస్తనువో మమ కల్పేతాం జావా పృథివీ కల్పంతామాప ఓషధీః కల్పంతామగ్నయః పృథక్ మమ జ్యేష్ఠ్యాయ సంవ్రతాః యేగ్నయః సమనసః అంతరాద్యావా పృథివీ వాసంతికా భృతో అభికల్పమానాః ఇంద్రదివ దేవా అభిసంవిశంతు దివస్వావీర్యేణ పృథివ్యైమహిమ్నా అంతరిక్షస్య పోషేణ సర్వపశుమాదధే అజీజనం నమృతం మర్త్యాసః అశ్రేమాణం తరణిం వేణుజంభం దశస్వసారో అగ్రువః సమీచే ఉమాగుం సంజాతమభిసగుం రభంతాం ప్రజాపతేస్త్వా ప్రాణేనాభిప్రాణిమే పోష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శరగం శరభ్య ఆయుషే వర్చసే జీవార్తే పుణ్యాయ అహం తదస్మిమదసి త్వమేతద్ మమాసి యో నిస్తవ యో నిరస్మై మమైవ సన్వహ హవ్యాన్యగ్నే పుత్రః పిత్రే లోకగృజ్జాత వేదః ప్రాణే త్వామృతమాదధామి అన్నాదమన్నాద్యాయ గోప్తారంగుత్యే సుగార్హవత్యో విదహన్నరాతే ఉషత శ్రేయసే శ్రేయసేర్దధత్ అగ్నే సపత్నాగం అపబాధమాన రాజస్వోషమిషమోర్జమస్మాసు ఇమా ఉమా ఉపతిష్టంతు రాజ ఆభిప్రజాభిరిహ సంవసేజ ఇహో విజాతిష్టతు విశ్వరూపే మధ్యే వసోర్దీతి జాతవేద ఓజసే బలాజత్వోద్యచ్ఛే వృషమే సుష్మాయాయుషే వర్చసే సపత్నతోరసి వృత్రతో యస్తే దేవేషు మహిమాసు వర్గ యస్త ఆత్మా పశుషు ప్రవిష్టః పుష్టిర్జాతే మనుష్యేషు పప్రథే తయానో అగ్నే జుషమాణ ఏహి దివః పృథివ్యాః పర్యంతరిక్షాత్ వాతాత్ పశుభ్యో అధ్యోషధీభ్యః యత్ర యత్ర జాత వేదః సంబభూత తదానో అగ్నే జుషమాణ ఏహి ప్రాచీమను ప్రదిశం ప్రేహి విద్వాన్ అగ్నేరగ్నే పురో అగ్నిర్భవేహ విశ్వా ఆశాదీద్యానో విభాహి ఊర్జన్నో ధేహి ద్విపదే చతుష్పదే అన్వగ్ని వృషసామగ్రమక్షత్ అన్వహాని ప్రథమో జాతవేదాః అనసూర్యస్య పురుత్రా చ రశ్మీర్ అనుద్యా వా పృథివీ ఆతతాన విక్రమస్వ మహాగుం అసి వేదిషన్మానుషేభ్యః త్రిషు లోకేషు జాగృహి యదిదం దివో యదద పృథివ్యాః సంవిధానే రోదసీ సంబభూవతుః తయోః పృష్ఠే సీదతు జాతవేదాః శంభోః ప్రజాభ్యస్తనువే స్యో నః ప్రాణం త్వామృత ఆదధామి అన్నాదమన్నాద్యాయ గోప్తారం గుప్త్యే యత్తే శుక్రశుక్రం వర్చః శుక్రాతనోః శుక్రం జ్యోతిరజస్రం తేన మేదీదిహి తేన త్వాదధే అగ్నినాగ్నే బ్రహ్మణా ఆనశే వ్యానశే సర్వవాయుర్వ్యానశే నర్య ప్రజా మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమాణాం చ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితుం మే గోపాయ రసమన్నమిహాయుషే అలబ్ధాయోషీతనో అవిషణ పితుం కృణ శగ్గస్య పశూన్మే గోపాయ ద్విపాదోయే చతుష్పద అష్టాశాశ్చయిహాగ్నే ఏచైకశఫా ఆశుగాః సప్రథసభాం మే గోపాయ ఏచ సభ్యాః సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం అహేబుద్ధ్యమంత్రం మే గోపాయ యమృషజస్త్రై విదా విదుః ఋతః సామానియజోగంషే సాధిశ్రీరమృతాసతాం చతుఃశిఖండాయువతిః సుపేశాః భృతప్రదేకా భువనస్య మధ్యే బ్రహ్మజ్యమానా మహతే సౌభగాయ మహ్యం భుక్ష్వయజమానాయ కామాన్ ఇహైవ సందత్ర సతోభో అగ్నయః ప్రాణేన వాచా మనసా బిభర్మే నిరోమాసంతమాజుర్మా ప్రహాసీర్ జ్యోతిషావోగైష్వా నరేణోపతిష్టే పంచధాగ్నేన్యక్రామద్ విరాత్సృష్టా ప్రజాపతే ఊర్ధ్వారోహద్రోహిణీ యోనిరగ్నే ప్రతిష్ఠితిః న వైతాన్యహాని భవంతి నవే సువర్గాకాన్యుపయంతి నవస్వేవత్సువర్గేషు లోకేషు సత్రిణ ప్రతిష్టంతోయంతి అగ్నిష్టోమా పరస్సామాన కార్యా ఇత్యాహు అగ్నిష్టోమ సంయతస్సువర్గో లోకయతి ద్వాదశాగ్నిష్టోమస్య స్తోత్రాణి ద్వాదశమాసా సంవత్సర పత్పన్న సూక్ష్యం ఉచ్యా ఏవ సప్తదశా పరస్సామాన కార్యా పశవో వా ఉక్తాని పశూనామవరుద్ధ్యై విశ్వజిగ్రహితామగ్నిష్టోమో ఉక్ష్యా సప్తదశా పరస్సామాన ఏతగ్విస్తుతా విరాజమభిసంపద్యంతే ద్వే చర్చావతిరిచ్యేతే ఏకజాగోరతిరిక్తః ఏకజాయురూనః సువర్గో వై లోకో జ్యోతిః ఓర్విరాట్ సువర్గమేవ తేన లోకమభిజయంతి యత్పరగం రాథంతరం తత్ప్రథమేహం కార్యం బృహద్వితీయే వైరూపం తృతీయే వైరాజం చతుర్థే చాక్వరం పంచమే రైవతకం షష్ఠే తదుపృష్ఠేభ్యో నయంతి సంతనయ ఏతే గ్రహానిష్యంతే అతిగ్రాహ్యా పరస్సామసు ఇమానేవైతైర్లోకాన్ సంతన్వంతి మిథునా ఏతే గ్రహానిష్యంతే పరిగ్రాహ్యా పరస్సామసు మిథునమేవతైర్యజమానారుంధతే బృహత్పృష్టం భవతి బృహద్వై సువర్గో లోకః బృహదైవ సువర్గం లోకయ్యంతి త్రయస్తకంశినామసామ మాభ్యంది నేపవమానే భవతి త్రయస్తకంశద్వై దేవతాః దేవతా ఏవావరుంధరే ఏవా ఇతః పరాంజగం సంవత్సరముపజంతి నహైనంతే స్వస్తి సమశ్నువతే అథ ఏముచోర్వాంజముపజంతి తేహైనగ్రస్వస్తి సమశ్నువతే ఏతద్వా అముచోర్వాంచముపయంతి యదేవాం యోహ ఖలు వావ ప్రజాపతిః స ఉవేవేంద్రః తలు దేవేభ్యో నయంతి సంతతిర్వా ఏతే గ్రహాః యత్పరః సామానః విషోగాంది వా కీర్త్యం యథాశాలాయే పక్షసి దేవగం సంవత్సరస్య పక్షసి యదేతేన గృహ్యేరన్ విశోచే సంవత్సరస్య పక్షసీ వ్యవస్రగుంసే జాతాం ఆర్తివార్చేయః యదేతే గృహ్యంతే యథాశాలాయే పక్షసీ మధ్యమం వగుంశమభిసమాయచ్చతే ఏవగుం సంవత్సరస్య పక్షసీ దివా కీర్త్యమభిసంతన్వంతే నార్తివార్చంతే ఏకవిపుంశమహర్భవతే శుక్రాగ్రాగ్రహా గృహ్యంతే ప్రత్యుత్తభ్యేతయత్వాయ శౌర్య ఏతదః పశురాలభ్యతే శౌర్యోదిగ్రాహ్యో గృహ్యతే అహరేవ రూపేణ సమర్థయంతే అథో అన్న ఏవేష బలిహ్రియతే సప్తేతదహరతి గ్రాహ్యా గృహ్యంతే సప్తవైశీర్షణ్యా ప్రాణాః అసావాదిత్యశిరః ప్రజానాం శీర్షన్నేవ ప్రజానాం ప్రాణాన్ దధాతి తస్మాత్ సప్తశీర్షన్ ప్రాణాః ఇంద్రవృత్రగం హత్వా అసురాన్ పరాభావ్య సగిమాన్ లోకానభ్యజయత్ తస్యాసో లోకోనభిజిత ఆసీత్ తమ్ విశ్వకర్మా భూత్వాభ్యజయత్ యద్వై విశ్వకర్మణో గృహ్యతే సువర్గస్య లోకస్యాభిజిత్యై ప్రవా ఏతే స్మాల్లోకాచ్యమంతే ఏ వైశ్వకర్మణం గృహ్ణతే ఆదిత్యశ్వో గృహ్యతే ఇయం వా అదితిః అస్యామేవ ప్రతిష్ఠంతి అన్యాన్యా గృహ్యేతే విశ్వాన్యేవాన్యేన కర్మాణి కుర్వాణాయంతి అస్యామన్యేన ప్రతిష్టంతి ఆవాపరార్థాత్ సంవత్సరస్యాన్యాన్యా గృహ్యేతే తాబుభౌ సహ మహాభ్రతే గృహ్యేతే యజ్ఞస్యైవాంతం గత్వా ఉభయోర్లోకయో ప్రతిష్టంతి అర్థముత్సం భవతి అన్నాద్యస్యావరుధ్యై ఏకదిగుంశ ఏష భవతి ఏతేన వై దేవా ఏకదిగుంశేన ఆదిత్యమిత ఉత్తమగుం సువర్గం లోకమారోహయన్ సవా ఏష ఇత ఏక విగుంశ తస్య దశావస్థా జహాని దశ పరస్తాద్ సవా ఏష విరాజ్యుభయత ప్రతిష్ఠితః విరాజి వా ఏష ఉభయత ప్రతిష్ఠితః తస్మాదంతరేమౌ లోకౌయన్ సర్వేషు సువర్గేషు లోకేష్వభితపన్మేతి దేవాదిత్యస్య సువర్గస్య లోకస్య పరాచోతి పాదాదభిభయో పంఛందోధిరదృగం హంధృతే దేవాదిత్యస్య సువర్గస్య లోకస్య అవాచోప పాదాదభిభయో తం పంచభీరశ్మిభిరుదవయన్ తస్మాదేక విగుంశే హన్ పంచ దివా కీర్త్యా విక్రియంతే రశ్మయో వై దివా కీర్త్యాని ఏకాయత్రే ఏకాయత్రే సోత్తరయో పవమానయో మహాదివాకీర్త్యగం హోతు పృష్టం వికర్ణం బ్రహ్మ కామం భాసోగ్న్యష్టోమ అథైతాని పరాణి పరైర్వై దేవా ఆదిత్యగం సువర్గం లోకమపారయన్ నిరపారయన్ తత్పరాణాంబరత్వం పారయంతేదం పరాణి ఏవం వేద అథైతాని స్పరాణి స్పరైర్వై దేవా ఆదిత్యగం సువర్గం లోకమస్పారయన్ ఇదస్పారయన్ తత్స్పరాణాగిస్పరత్వం స్పారయంతేనగ్స్పరాణి ఏవం వేద అప్రతిష్టాం వా ఏతే గచ్చంతి ఏషాగుం సంవత్సరే నాప్యేథ ఏకాదశిన్యాప్యతే వైష్ణవం వామనమాలభంతే యజ్ఞో వే విష్ణు యజ్ఞమేవాలభంతే ప్రతిష్ఠిత్యై ఐంద్రాగ్నమాలభంతే ఇంద్రాగ్నే వై దేవానామజాతజామానౌ దేవతే అజాతజామ్ని తే ఏవాలభంతే వైశ్వదేవమాలభంతే దేవత ఏవరుంధరే ద్యావా పృథివ్యాంధేనుమాలభంతే ద్యావా పృథివ్యోరేవ ప్రతిష్టంతి వాయవ్యం వత్సమాలభంతే వాయురేవైభ్యో యథాయతనాద్దేవత అవరుంధే ఆదిత్యామవింవశామాలభంతే ఇయం వా అదితిః అస్యామేవ ప్రతిష్ఠంతి మైత్రా వరుణేమాలభంతే మిత్రేణైవ యజ్ఞస్య సృష్టగుం శమయంతి వరుణేన దురిష్టం ప్రజాపత్యంతో పరం మహాభ్రత ఆలభంతే ప్రజాపత్యోదిగ్రాహ్యో గృహ్యతే అహరేవ రూపేణ సమర్థయంతి అథో అన్నదేవైష బలిర్హ్రియతే ఆగ్నేయమాలభంతే ప్రతి ప్రజ్ఞాత్యై అజపే త్వాన వా ఏతే పూర్వైర్మాసైరవరుంధతే యజేతే గవ్యాః పశవ ఆలభ్యంతే ఉభయేషాం పశూనామవరుధ్యై యదతిరిక్తామేకాదశినేమాలభేరన్ అప్రియం భ్రాతృయమభ్యతిరిచ్యేత యద్వో ద్వో పశో సమస్యేయో కనీయ ఆయుః కుర్వీరన్ యజేతే బ్రాహ్మణవంత పశవ ఆలభ్యంతే నాప్రియం భ్రాతృవ్యమభ్యతిరిచ్యతే నకనీయ ఆయుః కుర్వతే ప్రజాపతి ప్రజా సృష్ట్వాశయత్ తం దేవా భూతాదాగం రసంతేజః సంభృత్య తేనైనమభిషజ్యన్ మహానవవర్తీతి తన్మహావ్రతస్య మహావ్రతత్వం మహావ్రతమితి తన్మహావ్రతస్య మహావ్రతత్వం మహతో వ్రతమితి తన్మహావ్రతస్య మహావ్రతత్వం పంచవిగుంశస్తోమో భవతి చతుర్విగుంశత్యర్ధమాసః సంవత్సరః యద్వా ఏతస్మిన్ సంవత్సరేభి ప్రాజాయత తదన్నం పంచ విగుంశమభవత్ మధ్యత క్రియతే మధ్యతోహ్యన్నమశితం ధిరోతి అథో మధ్యత ఏవ ప్రజానామోర్ధీయతే అథ యద్వా ఇదమంతః క్రియతే తస్మాదుదంతే ప్రజా సమేధంతే అంతః క్రియతే ప్రజననాయైవ ప్రవృచ్ఛిరో భవతి రేధావిహితగుంహి శిరః లోమఛవీరస్థి పరాచాస్తువంతి తస్మాత్తత్సదృగేవ నమేద్యతో నమేద్యతి న కృష్యతో న కృష్యతి పంచదశోన్యః పక్షో భవతి సప్తదశోన్యః తస్మాద్వయాజస్యన్యతరమర్ధమభిపర్యావర్తంతే అన్యతరతో హి తద్గరీయః క్రియతే పంచవిపుంశ ఆత్మా భవతి తస్మాన్మధ్యతః పశవో వరిష్ఠాః ఏకవిపుంశం పుచ్చం ద్విపదాసుస్తువంతి ప్రతిష్ఠిత్యై సర్వేణ సహస్తువంతి సర్వేణ హ్యాత్మనాత్మన్వీ సహోత్పదంతి ఏకైకాముచ్చిపుంషంతి ఆత్మన్యహ్యంగాని బద్ధాని నవా ఏతేన సర్వః పురుషః యదిత ఇతో లోమాని దతో నఖాన్ పరిమాదః క్రియంతే తాన్యేవ తేన ప్రత్యుప్యంతే ఔదుంబరస్తల్పో భవతి ఊర్గ్వా అన్నముదుంబరః ఊర్జ ఏవాన్నాద్యస్యావరుధ్యై యస్య తల్పసద్యమనభిజితగ్ స్యాత్ స దేవానాగుంసామ్యక్షే తల్పసద్యమభిజయానేతి తల్పమారుహ్యోద్గాయేత్ తల్పసద్యమేవాభిజయతి యస్య తల్పసద్యమభిజితగ్ స్యాత్ స దేవానాగుంసామ్యక్షే తల్పసద్యం మా పరాజేషేతి తల్పమారుహ్యోద్గాయేత్ కథల్పసద్యం పరాజయతే ప్రేంఖేషగంషని మహో వై ప్రేంఖ మహత ఏవాన్నాద్యస్యావరుధ్యై దేవాసురాః సంయక్తాసన్ త ఆదిత్యే వ్యాయచ్ఛంత తన్ దేవాః సమజయన్ బ్రాహ్మణశ్చ శూద్రశ్చ కర్మకర్తే వ్యాయచ్ఛేతే దైవ్యో వై వర్ణో బ్రాహ్మణః అసుర్యః శూద్రః ఇమే రాత్సురిమేసు భూతమక్రన్నిత్యన్యతరో బ్రూయాత్ ఇమ ఉద్వాసీ కారిణ ఇమే దుర్భూతమక్రన్నిత్యన్యతరః యదేవైషాగుం సుకృతం యారాద్భిః తదన్యతరోభిః శ్రీణాతి యదేవైషాం దుష్కృతం యారాద్భిః తదన్యతరోపహంతి బ్రాహ్మణః సంజయతి అముమేవాదిత్యం భ్రాతృవ్యస్య సంవిందంతే. ఓం ఇతి ప్రథమాష్టకే ద్వితీయ ప్రశ్న సమాప్తః. అత ప్రథమాష్టకే తృతీయ ప్రశ్న ప్రారంభః. సురాః సంయత్తాసన్ తే దేవా విజయముపయంతః అగ్నేశోమయోస్తేజస్వినే స్తనోః సన్యదధత ఇదమునో భవిష్యతి యదినో జేష్యంతేతి తేనాగ్నేశోమావపాక్రామతాం తే దేవా విజిత్య అగ్నేశోమావన్వైచ్ఛన్ తేగ్నివన్వవిందం ఋతుషోత్సన్నం తస్య విభక్తేభిస్తేజస్వినే స్తనోరవారుంధత తే సోమమన్వవిందన్ తమఘ్నన్ తస్య యథాభిజ్ఞాయన్ తనోర్వ్యగృహత తే గ్రహ అభవన్ తద్గ్రహాణాం గ్రహత్వం యస్యైవం యజుషో గ్రహ గృహ్యంతే తస్య త్వేవ గృహీతాః నానార్మేయం పునరాధేయే కుర్యాత్ యదనాగ్నేయం పునరాధేయే కుర్యాత్ వ్యర్థమేవ తత్ అనాగ్నేయం వా ఏతత్ క్రియతే యత్ సమిషత్తనో నపాతమిడో బరిహిర్యజతి ఉభావాగ్నేయా వాజ్యభాగో స్యాతాం అనార్జ్యభాగో భవత ఇత్యాహుః యదుభావాగ్నేయా వన్వంచాపితే అగ్నయే పవమానాయోత్తర సవమానాయ తేనాజ్య భాగ తేన సౌమ్య ఉదన్వత్యాగ్నేయ్య భాగస్ పరోనువాక్యాభవతి యథాసుప్తం బోధయతి తాదృగే తత్ అగ్నిన్యక్త పత్నీ సంయాజానామృత స్యు తేనాగ్నేయగం సర్వం భవతి ఏకథా తేజస్వినీం దేవతాముపైతేత్యాహుః సైనమేశ్వర ప్రదః ఇతి నేతి బ్రూయాత్ ప్రజననం వా అగ్నిః ప్రజననమేవోపైతేతి కృతయదుస్సంభృత సంభారమిత్యాహుః సంభృత్యాసంభారాః నయజః పార్యమితి అథో ఖలు సంభృత్యా ఏవ సంభారాః కార్యం యజుః పునరాధేయస్య సమృద్ధ్యై తేనోపాగుంశు ప్రచరతి ఏష్య ఇవ వా ఏషః యత్పునరాధేయః యథోపాగుంశు నష్టమిచ్చతి తాదృగేవ తత్ ఉచ్చై సృష్టకృతముత్సృజతి యథా నష్టం విత్వా ప్రాహాయమితి తాదృగేవ తత్ ఏకథా తేజస్వినీం దేవతాముపైతేత్యాహుః సైనమేశ్వర ప్రదః ఇతి తర్తథా నోపైతి ప్రయాజానం యాజేష్వేవ విభక్తేః కుర్యాత్ యథా పూర్వమాజ్య భాగో స్యాతాం ఏవం పత్నీ సంయాజాః తద్వైష్వానరవత్ ప్రజననవత్తరముపైతీతి తదాహుః విర్ధం వా ఏతత్ నాగ్నేయం వా ఏతత్క్రియత ఇతి నేతి బ్రూయాత్ అగ్నిం ప్రథమం విభక్తీనాం యజతి అగ్నిముత్తమం పత్నీ సంయాజానాం తేనాగ్నేయం తేన సమృద్ధం క్రియత ఇతి ఏవాదర్శం యజ్ఞానాహరంత యోగ్యష్టోమం యోచ్యం యోతిరాత్రం తే సహైవ సర్వే వాజపేయమపశ్యన్ తే అన్యోన్యస్మై నాతిష్టంత అహమనేన యజాది తే బ్రువన్ ఆజిమస్య ధావామేతి తస్మిన్నాజిమధావన్ తమ్ బృహస్పతి రుదజయత్ తేనాయజత సస్వారాజ్యమగచ్చత్ తమింద్రాబ్రవీర్ మామనేన యాజయేతి తేనేంద్రమయాజయత్ సోగ్రం దేవతానాం పర్యేయేత్ అగచ్చత్ స్వారాజ్యం అతిష్టంతాస్మైజ్యైష్టాయ ఏవం విద్వాజపేయేన యజతే గచ్చతి స్వారాజ్యం అర్షకం సమానానాం పర్యేతి తిష్టంతే స్మై జ్యేష్ఠ్యాయ సవా ఏష బ్రాహ్మణస్య చైవరాజన్యస్య చ యజ్ఞః తం వా ఏతం వా జపేయ ఇత్యాహుః వాజాప్యో వా ఏషః వాజగృహ్యేతేన దేవా ఐప్సన్ సోమో వై వాజపేయః యో వై సోమం వాజపేయం వేద వాజ్యే వైనం పీత్వా భవతి ఆస్య వాజీజాయతే అన్నం వై వాజపేయః యదేవం వేద అత్యన్నం ఆస్యాన్నాదో జాయతే బ్రహ్మవై వాజపేయః యదేవం వేద అత్యబ్రహ్మణాన్నం ఆస్య బ్రహ్మా జాయతే వాగ్మై వాజస్య ప్రసవః యదేవం వేద కరోతి వాచా వీర్యం ఐనం వాచా గచ్చతి అపివతీం వాచం వదతి ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్ వ్యాదిశత్ స ఆత్మన్ వాజపేయమధత్త వందే వా అబ్రువన్ ఏష వావ యజ్ఞః యద్వాజపేయః అప్యేవనోత్రాస్తితి తేభ్య ఏతా ఉజ్జితిః ప్రాయచ్ఛత్ తావా ఏతా ఉజ్జితయో వ్యాఖ్యాయంతే యజ్ఞస్య సర్వత్వాయ దేవతా నామ నిర్భాగాయ దేవావై బ్రహ్మణశ్చాన్నస్య చ శమలమపాఘ్నన్ యద్బ్రహ్మణః శమలమాసీత్ సా గాథా నారాశబ్దస్య భవత్ యదన్నస్య సాసురా తస్మాద్గాయతశ్చ మత్తస్య చ న ప్రతిగృహ్యం యత్ప్రతిగృణీయాత్ శమనం ప్రతిగృణీయాత్ సర్వా వా ఏతస్య వాచోపరుద్ధాః యో వాజపే యజాజీ యా పృథివ్యాన్యాగ్నో యారథంతరే యాంతరిక్షే యా వాయౌ యా వామదేవ్యే యా దివ్యాదిత్యే యా బృహతి యాప్సుయౌషధీషు యా వనస్పతిషు తస్మాద్వాజపేయజాజ్యార్తిజీన సర్వాహ్యస్య వాచోపరుద్ధాః దేవా వైయజన్యేర్గ్రహైర్యజ్ఞస్య నావారుంధత తదతిగ్రాహ్యైరతిగృహ్యావారుంధత తదతిగ్రాహ్యాణామతిగ్రాహ్యత్వం యదతిగ్రాహ్యా గృహ్యంతే యదేవాన్యైర్గ్రహైర్యజ్ఞస్య నావరుంధే తదేవ తైరతిగృహ్యావరుంధే పంచగృహ్యంతే పాంతో యజ్ఞ యావానేవ యజ్ఞ తమాప్త్వావరుంధే సర్వ ఐంద్రా భవంతి ఏకథైవ యజమాన ఇంద్రియం దధతి సప్తదశ ప్రజాపత్యాగ్రహా గృహ్యంతే సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్యే ఏకజర్చా గృహ్ణాతి ఏకథైవ యజమానే వీర్యం దధాతి సోమగ్రహాదిష్ట సురాగ్రహాదిష్ట గృహ్ణాతి ఏతద్వై దేవానాం పరమమన్నం యత్ సోమ ఏతన్మనుష్యాణాం యత్ సురా పరమేణైవాస్మాన్నాద్యేనావరమన్నాద్యమవరుంధే సోమగ్రహాన్ గృహ్ణాతి బ్రహ్మణో వా ఏతత్తేజ యత్ సోమ బ్రహ్మణ ఏవ తేజసా తేజో యజమానే దధాతి సురాగ్రహాన్ గృహ్ణాతి అన్నస్య వా ఏతచ్చమలం యత్సురా అన్నస్యైవ శమలేన శమలం యజమానాదపహంతే సోమగ్రహాదిష్ట సురాగ్రహాదిష్ట గృహ్ణాతి ఉమాయై సోమ స్త్రీసురా తన్మిథునం మిథునమేవాస్య తద్యజ్ఞే కరోతి ప్రజననాయ ఆత్మానమేవ సోమగ్రహై స్పృణోతి జాయాగం సురాగ్రహై తస్మాద్వాజపేయజాజ్యముష్కిల్లోకే స్త్రియగం సంభవతి వాజపేయాభిజితగ్రహ్యస్య పూర్వే సోమగ్రహా గృహ్యంతే అపరే సురాగ్రహా పురోక్షగం సోమగ్రహాన్ సాదయతి పశ్చాదక్షగం సురాగ్రహాన్ పాపవస్య సస్య విధృత్యై ఏష వై యజమాన యత్సోమ అన్నగం సురా సోమగ్రహాగిష్ట సురాగ్రహాగిష్ట వ్యతిషజతి అన్నాద్యైనైవైనం వ్యతిషజతి సంపృతస్థ సమ్మా భద్రేణ పంతేత్యాహ అన్నం వై భద్రం అన్నాద్యైనైవై నగం సగం సృజతి అన్నస్య వా ఏతచ్చమలం యత్సురా ఆత్మేవ ఖలు వై శమలం ఆత్మనావాయనమేతచ్చమలేన వ్యతిషజతి యత్సోమగ్రహాగిష్ట సురాగ్రహాగిష్ట వ్యతిషజతి విపృతస్థ విమా పాప్మనా వృందేత్యాహ ఆత్మనైవై నగం శమలేన వ్యావర్తయతి తస్మాద్వాజపేయజాజీ పోతో మేధ్యో దక్షిణ్యః ప్రాణుద్రవతి సోమగ్రహైః అముమేవ తైర్లోకమభిజయతి ప్రత్యాంసురాగ్రహైః ఇమమేవ తైర్లోకమభిజయతి ప్రతిష్ఠంతి సోమగ్రహైః యావదేవ సత్యం తేన సూయతే వాజసృభ్యః సురాగ్రహాన్ హరంతి అనృతేనైవ విశగం సగం సృజతి హిరణ్యపాత్రం మథో పూర్ణం దదాతి మథవ్యోతారీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆజస్తేజో దధాతి బ్రహ్మవాదినో వదంతి నాగ్నిష్టోమో నోక్ష్యః న షోడశీనాతి రాత్రః అథ కస్మాద్వాజపేయే సర్వే యజ్ఞక్రతవోపరుధ్యంతగితి పశుభిరితి బ్రూయాత్ ఆగ్నేయం పశుమాలభతే అగ్నిష్టోమమేవ తేనావరుంధే ఐంద్రాగ్నేనోక్ష్యం ఐంద్రేణ షోడశిన స్తోత్రం సారస్వత్యాతిరాత్రం మారుత్యా బృహత స్తోత్రం ఏతావంతో వైయజ్ఞక్రతవః తాన్ పశుభిరేవావరుంధే ఆత్మానమేవ స్పృణాత్యగ్నిష్టోమేన ప్రాణాపానాముఖ్యేన వీర్యగం షోడశిన స్తోత్రేణ వాచమతిరాత్రేణ ప్రజాం బృహత స్తోత్రేణ ఇమమేవ లోకమభిజగత్యగ్నిష్టోమేన అంతరిక్షముఖ్యేన సువర్గం లోకగం షోడశిన స్తోత్రేణ దేవజానామేవ పథ ఆరోహత్యతిరాత్రేణ నాగం రోహతి బృహత స్తోత్రేణ తేజగేవాత్మన్ధత్తాగ్నేయేన పశునా ఓజోబలమైంద్రాగ్నేన ఇంద్రియమైంద్రేణ వాచకం సారస్వత్యా ఉభావేవ దేవలోకం చ మనుష్యలోకం చాభిజగతి మారుత్యా వశయా సప్తదశ ప్రజాపత్యాన్ పశూనాలభతే సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్యై శ్యామా ఏకరూపా భవంతి ఏవమివహి ప్రజాపతిః సమృద్ధై తాన్ పర్యజ్ఞకృతానుత్సృజతి మరత యజ్ఞమజిఘాగుంసన్ ప్రజాపతేః తేభ్య ఏతాన్ మారుతీం వశామాలభత తయేవైనానశమయత్ మారుత్యా ప్రచర్య ఏతాన్ సంజ్ఞపయేత్ మరుత ఏవ శమయిత్వా ఏతైః ప్రచరతి యజ్ఞస్యాఘాతాయ ఏకథా వపాజుహోతి ఏకదేవత్యాహి ఏతే అథో ఏకథైవ యజమానే వీర్యం దధాతి నైవారేణ సప్తదశ శరారేణైతర్హ ప్రచరతి ఏతత్పురోడా శాక్యేతే అథో పశూనామేవ ఛిద్రమపి దధాతి సారస్వత్యోత్తమయా ప్రచరతి వాగ్వై సరస్వతే తస్మాత్ ప్రాణానాం వాగుత్తమా అథో ప్రజాపతావేన యజ్ఞం ప్రతిష్టాపయతి ప్రజాపతిర్హివాక్ అపన్నదతి భవతి తస్మాన్ మనుష్యాః సర్వాం వాచం వదంతి సావిత్రం జుహోతి కర్మణః కర్మణః పురస్తాద్ కష్టద్వేదేత్యాహుః యద్వాజపేయస్య పూర్వయ్యదపరమితి సవితృప్రసూత ఏవ యథా పూర్వం కర్మాణి కరోతి సవనే సవనే జుహోతి ఆక్రమణమేవ తత్సేతం యజమానః కురుతే సువర్గస్య లోకస్య సమష్ట్యై వాచస్పతిర్వాచమద్యస్వదాదిన ఇత్యాహ వాగ్వై దేవానాం పురాన్నమాసీత్ వాచమేవాస్మాన్నగ్రస్వదయతి ఇంద్రస్య వజ్రోసి వార్త్రఘ్నరితి రథముపావహరతి విజిత్యై వాజస్య ను ప్రసవే మాతరం మహీమిత్యాహ యచ్చైవేయం యచ్చాస్యామధి తదేవావరుంధే అథో తస్మిన్నేవోభయేభిషిచ్యే అప్స్వంతరమృతమప్సుభేషజమిత్యశ్వాన్ పల్పోనయతి అప్సువా అశ్వస్య తృతీయం ప్రవిష్టం తదనువే నన్వమప్లవతే యదప్సు పల్పోనయతి యదేవాస్యాప్సు ప్రవిష్టం తదేవావరుంధే బహువా అశ్వో మేధ్యముపగచ్చతి యదప్సు పల్పోనయతి మేధ్యానేవైనాన్ కరోతి వాయుర్వాత్వామునుర్వాత్వేత్యాహ ఏతావా ఏతం దేవతా అగ్రే అశ్వమయుంజన్ తాభిరేవైనానేయునక్తే సరస్యోజ్యత్యై యజుషాయునక్త్యవ్యావృత్యై అవాన్నవాదాశుభే మన్నితి సమ్మాష్టి మేధ్యానేవైనాన్ కరోతి అథోస్తౌద్యేవైనాజగంసరిష్యదః విష్ణు ప్రవాన్ రమతే విష్ణురేవ భూత్వేమాన్ లోకానభిజయతి వైష్ణదేవో వైరసః అంకౌన్యంకామభితో రథం యా విత్యాహ యా ఏవ దేవతారథే ప్రవిష్టాః తాభ్య ఏవ నమస్కరోతి ఆత్మనో నాప్యై అశవరథం భావకస్య రథో భవతి యేవం వేద దేవస్యాహగుంస పితః ప్రసవే బృహస్పతి నామాజరితా వాజంజేషమిత్యాహ సమిత ప్రసూత ఏమ బ్రహ్మణావాజముజ్జయతి దేవస్యాహగుంసవితః ప్రసవే బృహస్పతి నామాజరితా వరిషిష్ఠన్నాకగుంహేజమిత్యాహ సమిత ప్రసూత ఏమ బ్రహ్మణా వరిషిష్ఠన్నాకగుం రోహతి సాత్వాలే రథచక్రం నిమితగుం రోహతి అతో వా అంగిరసముత్తమా సువర్గం లోకవాయన్ సాక్షాదేవ యజమానః సువర్గం లోకమేతి ఆవేష్టయతి వజ్రో వైరథః వజ్రేణైవ దిశోభిజయతి వాజినాగుంసామగాయతే అన్నం వై వాజః అన్నమేవావరుంధే వాచో వష్మదేవేభ్యో వాక్రామత్ తద్వనస్పదేంద్రావిశత్ సైషా వాగ్వనస్పతిషు వదతి యాదుందుభౌ తస్మాద్దుందుభిః సర్వా వాచోజి వదతి దుందుభే సమాఘ్నంతి పరమా వా ఏషా వాక్ యాదుందుభౌ పరమయైవ వాచా వరాం వాచమవరుంధే అథో వాచ ఏవ వష్మయజమానో వరుంధే ఇంద్రాయ వాచం వదతేంద్రం వాచం జాపయతేంద్రో వాచమజగిత్యాహ ఏష వా ఏతర్హీంద్ర యోజతే యజమాన ఏవ వాచముజ్జయతి సప్తదశ ప్రంజాధానాజింధావంతి సప్తదశగ్రస్తోత్రం భవతి సప్తదశ సప్తదశ లీయంతే సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్యే అర్వాసి వాజ్యసేత్యాహ అగ్నిర్వా అర్వా వాజుః సప్తిః ఆదిత్యో వాజీ ఏతాభిరేవాస్మై దేవతాభిర్దేవరథం జునక్తి రష్టివాహినం జునక్తి రష్టివాహీ వై దేవరథః దేవరథమేవాస్మై జునక్తి వాజినో వాజన్ధావత కాష్ఠాం గచ్చతేత్యాహ సువర్గో వై లోక కాష్ఠా సువర్గమేవ లోకయ్యంతి సువర్గం వా ఏతే లోకయ్యంతి య ఆజింధావంతి ప్రాంచో ధావంతి ప్రాణి బహి సువర్గో లోక చతస్రభిరణుమంత్రగతే చత్వారి ఛందాగంసే ఛందోభిరేవైనాం సువర్గం లోకం గమయతి ప్రవా ఏతే స్మాల్లోకాచ్యమంతే య ఆజింధావంతే ఉదంత ఆవర్తంతే అస్మాదేవతేన లోకాన్నయంతి రథవిమోచనీయం జుహోతి ప్రతిష్ఠిత్యై ఆ మావాజస్య ప్రసవోజగమ్యాదిత్యాః అన్నం వై వాజః అన్నమేవావరుంధే యథాలోకం వా ఏత ఉజ్జయంతి య ఆజింధావంతే కృష్ణలం కృష్ణలం వాజసర్భ్యః ప్రయచ్చతి యమేవతే వాజం లోకముజ్జయంతే తం పరిక్రీయావరుంధే ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమానే వీర్యం దధాతి దేవా వా ఓషధే స్వాజిమయుః తాదృహస్పతిరుదజయత్ సనైవారాన్నిరవృణీత తన్నైవారాణాన్నైవాషత్వం నైవారశ్చరుర్భవతి ఏతద్వై దేవానాం పరమమన్నం యన్నేవారాః పరమేణైవాస్మా అన్నాద్యేనావరమన్నాద్యమవరుంధే సప్తదశ సరావో భవతి సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్యై క్షీరే భవతి ఋతమేవాస్మిన్ దధాతి సర్పిష్వాన్ భవతి మే ధత్వాయ బృహస్పత్యో వా ఏష దేవతయా యో వా జపేజేన యజతే బృహస్పత్య ఏష చరుః అశ్వాన్ సరిష్యత ససృషశ్చావఘ్రాపయతి యమేవ దేవాజం లోకముజ్జయంతే తమేవావరుంధే అజీజిపత వనస్పత జైంద్రం వాజం విముచ్యధ్వమితి దుందుభేన విముంచతి యమేవ దేవాజల్లోకమింద్రియం దుందుభయ ఉజ్జయంతి తమేవావరుంధే తార్క్యం యజమానం పరిధాపయతి యజ్ఞో వై తార్క్యం యజ్ఞేనైవ నగం సమర్థయతి దర్భమయం పరిధాపయతి పవిత్రం వై దర్భా పునార్యేవైనం వాజం వా ఏషో వరుత్సతే యో వాజతే యజతే ఓషధయ ఖలు వై వాజ యద్దర్భమయం పరిధాపయతి వాజస్యావరుధ్యై జాయే సుభోరోహావేత్యాహ పత్నియా ఏవైష యజ్ఞస్యాన్వారంభో నవచ్ఛిత్యై సప్తదశారత్నిర్యోపో భవతి సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాత్యే ధూమశ్చతురశ్రిర్భవతి గౌధూమం చషారం నవా ఏతే బ్రీహయోనయవాహ యద్గోధూమాః ఏమివహి ప్రజాపతిః సమృద్ధ్యై అథో అముమేవాస్మై లోకమన్నవంతం కరోతి వాసోభిర్వేష్టయతి ఏష వై గజమానః యద్యోపః సర్వదేవత్యాం వాసః సర్వాభిరేవైనం దేవతాభిః సమర్థయతి అథో ఆక్రమణమేవ తత్సేతుం యజమానః కురుతే సువర్గస్య లోకస్య సమష్ట్యై ద్వాదశవాజ ప్రథవీయాజుహోతి ద్వాదశమాసా సంవత్సర సంవత్సరమేవ ప్రీణాతి అథో సంవత్సరమేవాస్మా ఉపదధాతి సువర్గస్య లోకస్య సమష్ట్యై దశభిః కల్పైరోహతి నవ వై పురుషే ప్రాణాః నాభిర్దశమే ప్రాణానేవ యథా స్థానం కల్పయిత్వా సువర్గం లోకమేతి ఏతావద్వై పురుషస్య స్వాం యావత్ ప్రాణాః యావదేవాస్యాస్తి తేన సహ సువర్గం లోకమేతి సువర్దేవాగుం అగన్మేత్యాహ సువర్గమేవ లోకమేతి అమృత అభూమేత్యాహ అమృతమివహి సువర్గో లోకః ప్రజాపతేః ప్రజా అభూమేత్యాహ ప్రజాపత్యో వా అయం లోకః అస్మాదేవతేన లోకాన్నైతి సమహం ప్రజయాసం మయా ప్రజేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే ఆశపుటైర్ఘనంతి అన్నం వా ఇయం అన్నాద్యైనైవైరగం సమర్థయంతి ఊషైర్ఘనంతి ఏతే సాక్షాదన్నం యదోషాః సాక్షాదేవైనమన్నాద్యేన సమర్థయంతి పురస్తాత్ ప్రత్యంచం ఘ్నంతి పురస్తాధ్య ప్రదేశేన మన్నమద్యతే శీర్షలో ఘ్నంతి శీర్షలోహ్యన్నమద్యతే దిగ్భ్యో ఘ్నంతి దిగ్భ్యదేవాస్మా అన్నాద్యమవరుంధతే ఈశ్వరో వా ఏషపరాంగ్రతః యోయోపగం రోహతి హిరణ్యమధ్యవరోహతి అమృతం వై హిరణ్యం అమృతకం సువర్గోక అమృత ఏవ సువర్గే లోకే ప్రతిష్టతి శతమానం భవతి శతాయుఃపురుషశ్రతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి పుష్ట్యైవా ఏతద్రూపం యదజా త్రిస్సంవత్సరస్యాన్యాన్ పశూన్పరి ప్రజాయతే వస్తాదినమధ్యవరోహతి పుష్ట్యామేవ ప్రజననే ప్రతిష్టతి సప్తాన్న హోమాంజుహోతి సప్తవా అన్నాని యావంత్యేవాన్నాని తాన్యేవావరుంధే సప్తగ్రామ్యా ఓషధయః సప్తారణ్యాః ఉభయేషామవరుధ్యై అన్నస్యాన్నస్య జుహోతి అన్నస్యాన్నస్యావరుధ్యై యద్వాజపేదజాజ్యనవరుద్ధస్యాశ్రీయాన్ అవరుధేనభ్యర్థేత సర్వస్య సమవదాగజుహోతి అనవరుద్ధస్యావరుద్ధ్యై ఔదుంబరేణ శ్రువేణ జుహోతి ఊర్గ్వా అన్నముదుంబరః ఊర్జయేవాన్నాద్యస్యావరుద్ధ్యై దేవస్యత్వా సవితః ప్రసవయిత్యాహ సవితర్ప్రసూత ఏవైనం బ్రహ్మణా దేవతాభిరభిషించతి అన్నస్యాన్నస్యాభిషించతి అన్నస్యాన్నస్యావరుధ్యై పురస్తాత్ ప్రత్యంచమభిషించతి పురస్తాధ్య ప్రదేశేనమన్నమద్యతే శీర్షతోభిషించతి శీర్షదోహ్యన్న మధ్యతే ఆ ముఖాదన్వమ శ్రావయతి ముఖతకేవాత్మా అన్నాద్యం దధాతి అగ్నేస్తాసామ్రాజ్యేనాభిషించామీత్యాహ ఏషవాగ్నేస్తమః తేనైవేనమభిషించతే ఇంద్రస్య త్వాసామ్రాజ్యేనాభిషించామీత్యాహ ఇంద్రియమేవాస్మిన్నేతేన దధాతి బృహస్పతేస్తాసామ్రాజ్యేనాభిషించామీత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిః బ్రహ్మణైవైనమభిషించతే సోమగ్రహాదిశ్చావదానీయాని చర్వేభ్య ఉపహరంతే అహమేవతేర్లోకమన్నవంతం కరోతి సురాగ్రహాదిశ్చానవదానీయాని చ వాచసిభ్యః ఇమమేవతేర్లోకమన్నవంతం కరోతి తథా ఉభయేష్వేవాభిషిచ్యతే ఇమార్థం కుర్వతే వాచసితః ఇంద్రియత్యావరుద్ధ్యై అనిరుక్తాభిప్రాతస్త వనే స్తువతే అనిరుక్త ప్రజాపతిః ప్రజాపతేరాత్రే వాజవతే ధర్మాధ్యం దినే అన్నం వై వాజ అన్నమేవావరుంధే శ్రీవిష్టవతేభిస్తృతేరస వనే యజ్ఞో వై విష్ణుః పశవశ్శిపిః యజ్ఞదేవ పశుషు ప్రతిష్టతి ప్రహదంత్యం భవతి అంతమేవైనగ్రశ్రయైగమయతి నృషదంతేత్యాహ ప్రజా వై నృన్ ప్రజానామేవైతేన సూయతే దృషదమిత్యాహ వనస్పతయో వైద్ర వనస్పతేనామేవైతేన సూయతే భువనసదమిత్యాహ యదా వై వసీరాన్ భవతి భువనమగన్నితి వైతమాహు భువనమేవైతేన గచ్చతి అక్షుషదం ద్వాఘృతసదమిత్యాహ అపామేవైతేన ఘృతస్య సూయతే వ్యోమసదమిత్యాహ యదా వై వసీనాన్ భవతి వ్యోమాగన్మితి వైతమాహు వ్యోమైవైతేన గచ్చతి పృథివిషదం ద్వాంతరిక్షసదమిత్యాహ ఏషామేవైతేన లోకానాగం సూయతే తస్మాద్వాజపేయజాజేన కంచన ప్రత్యవరోహతి అపి వహి దేవతానాగం సూయతే నాకసదమిత్యాహ యదా వై వసీయాన్ భవతి నాకమగన్యతి వైతమాహు నాకమేవైతేన గచ్చతి ఏ గ్రహాః పంచజనేనాదిత్యాహ పంచజనానామేవైతేన సూయతే అపాగం రసముద్వజ సమిత్యాహ అపామేవైతేన రసస్య సూయతే శౌర్యరశ్మికం సమాభృతమిత్యాహ సశుక్రత్వాయ ఇంద్రభృత్రకం హత్వా అసురాన్ పరాభావ్య సోమాపాస్యాం ప్రత్యాగచ్చత్ తే విచారపూర్వేభ్యురాగచ్చన్ యజ్ఞాగచ్చత్ తమ్ దేవాః పునరయాచంత తమేభ్యో న పునరదదుః తే బ్రువన్ వరం వృణామహై అథమః పునర్దాస్యామః అస్మభ్యమేవ పూర్వేభ్యుః ప్రయాతాది తమేభ్యః పునరదదుః తస్మాత్తృభ్యః పూర్వేభ్యుః క్రియతే యత్తృభ్యః పూర్వేభ్యుః కరోతి పితృభ్య ఏవ తద్యజ్ఞం నిష్క్రియజగవాన ప్రతనుతే సోమాయ పితృపేతాయ స్వధానమగిత్యాహ పితురేవాధిసోమపీఠమవరుంధే నహి పితా ప్రమీయమాణ ఆహేష సోమపీఠమితి ఇంద్రియం వై సోమపీఠ ఇంద్రియమేవ సోమపీఠమవరుంధే తేనేంద్రియేణద్విజాయామధ్యశ్యతే ఏతద్వై బ్రాహ్మణం పురావాజశ్రవసా విదామక్రన్ తస్మాత్తే ద్వే ద్వే జాయే అభ్యాక్షర యగేవం వేద అభిద్విజాయామశ్యతే అగ్నయేకవ్యవాహనాయ స్వధానమగిత్యాహ యదేవమిదృణామగ్ని సంప్రేణాతి ఇస్ర ఆహుదేర్జుహోదే త్రిణ్యదధాది షట్ సంపద్యంతే షడ్వా ఋతూనేవ ప్రేణాతి తూష్ణే మేక్షణమా దధాతి అస్తి వాహి షష్ట ఋతుర్నవా దేవాన్ వై పితృన్ ప్రేతాన్ మనుష్యా పితరో న ప్రతిపతే తిస్ర ఆహుతేర్జుహోతే ప్రణ్యగధాతే షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతవః ఖలు మే దేవా పితరః ఋతో నేవ దేవాన్ పితృన్ ప్రీణాతి తాం ప్రేతాన్ మనుష్యా పితరో న ప్రతిపతే సకృదాచ్ఛిన్నం బర్హిర్భవతి సకృతి బహిపితర ప్రణ్య దాతి తృతీయేవాకే పితర తానే ప్రీణాతి పరాగావర్తతే త్రీకాహి పితర ఓష్మణాభ్యావృత ఉపాస్తే ఓష్మభాగాహి పితర బ్రహ్మవాదినో వదంతి ప్రాశ్యాన్నమద్యాయుగ సన్న ప్రాశ్నీయాద్ అహవి సద్ పితృభ్యవృష్టేత అవఘ్రేదమేవ తన్నే ప్రాశి తన్నేవాశితం వీరం వా వే పితర ప్రయంతో హరంతి వీరం వా దదతి దశాంఛిణత్తి హరణభాగాహి పితర పితృనేవ నిరవదయతే ఉత్తర ఆయుషిలోమచ్ఛిందీత పితృణాగస్యేతర్హి మే దీర నమస్కరోతి నమస్కారో హి పితృణా నమో పితరో రసాయ నమో పితర సుష్మాయ నమో పితరో జీవాయ నమో పితర స్వధాయై నమో పితరో మన్యవే నమో పితరో ఘోరాయ ఇతరో నమో యేతస్మిన్ లోకే స్థ యుష్మాగిస్తేను ఏస్మిన్ లోకే మాంతేను యేతస్మిన్ లోకే స్థ యూయంతేషాం వసిష్ఠా భూయాస్త ఏస్మిన్ లోకే అహం తేషాం వసిష్ఠో భూయా సమిత్యాః వసిష్ఠస్తమానానాం భవతి యేవం విద్వాన్ పితృభ్యః కరోతి ఏష వై మనుష్యాణాం యజ్ఞః దేవానాం వా ఇతరే యజ్ఞాః తేన వా ఏతత్పితృలోకే షడతి యత్పితృభ్యః కరోతి సయేశ్వర ప్రమేతో రాజావత్యయుక్తాపునరేతి యజ్ఞో వై ప్రజాపతి యజ్ఞేనైవ సహ పునరేతి న ప్రవాయుకో భవతి పితృలోకే వా ఏతద్యజమానశ్చరతి యత్పితృభ్యః కరోతి సయేశ్వర ఆర్తిమార్తో ప్రజాపతిస్త్వా వై నందేతుమర్హలేత్యాహు యత్ప్రజాపత్యజర్చా పునరేతి ప్రజాపతిరేవైనంతత ఉన్నయతే నార్తిమార్చతి యజమానః ఓం ఇతి ప్రథమాష్టకే తృతీయ ప్రశ్నః సమాప్తః.